రక్తం పుస్తకం 15వ భాగం. ప్లాస్మాలో మరికొన్ని చిన్న అణువులు కూడా ప్రసరణ అవుతూ ఉంటాయి. ఇవి శరీర తక్షణ అవసరాలకి పనికొస్తాయి. అలాంటి వాటిలో గ్లూకోజ్ అనే చక్కెర అణువు ఒకటి. రక్తంలో గ్లూకోజ్ని మొట్టమొదట 1844లో కార్ల్ ష్మిట్ అనే జర్మన్ రసాయన శాస్త్రవేత్త కనుక్కున్నాడు. దేహ కణాలు ప్లాస్మాలోని గ్లూకోజ్ని లోనికి గ్రహిస్తాయి. దానిని ఆక్సిజన్తో కలిపి శక్తిని పుట్టించి ఆ శక్తిని తమ నిత్యావసర క్రియలకి వాడుకుంటాయి. ఇక మెదడు కణాల విషయానికి వస్తే గ్లూకోజ్ని కేవలం ఈ ప్రయోజనానికే వాడుకుంటాయి. ప్లాస్మాలో ఉండే కొవ్వు ఆమ్లాలు కూడా ఆక్సిజన్తో కలుస్తాయి. అలా పుట్టే శక్తి గ్లూకోజ్ నుండి పుట్టిన శక్తి కన్నా మరింత ఎక్కువగా ఉంటుంది. కండరాలు అలా పుట్టిన శక్తిని ముఖ్యంగా వాడుకుంటాయి. కాబట్టి ఎర్ర కణాలు ఆక్సిజన్ని మోసుకుపోతాయి. ప్లాస్మా గ్లూకోజ్ని కొవ్వు ఆమ్లాలని మోసుకుపోతుంది. ఆ విధంగా శరీరానికి అవసరమైన శక్తి సరఫరా అవుతుంది. ఒక పక్క ప్లాస్మాలో ఉన్న గ్లూకోజ్ని కొవ్వు ఆమ్లాలని శరీర కణాలు హరిస్తూ ఉంటే మరో పక్క ఆహారంలో నుంచి ఈ పదార్థాలు వచ్చి రక్తంలో భర్తీ అవుతూ ఉంటాయి. లేదా శరీరంలో కొవ్వు రూపంలో పిండి పదార్థం రూపంలో భద్రపరిచి ఉన్న శక్తిని కూడా శరీరం వాడుకోగలదు. అందుకే మనకి ఆహారం తగ్గితే బరువు తగ్గుతుంది. శరీరంలో కొవ్వు రూపంలో పిండి పదార్థం రూపంలో నిద్రాణమై ఉన్న శక్తిని శరీరం వాడుకోవడం మొదలుపెట్టడంతో శరీర బరువు తగ్గుతుంది. అలాగే ఆహారం ఎక్కువైతే ఒంట్లో కొవ్వు పెరుగుతుంది, ఒళ్ళు బరువు పెరుగుతుంది. శరీరం ఎన్నో వ్యర్థాలను కూడా ఉత్పన్నం చేస్తుంది. ఆక్సిజన్ గ్లూకోజ్తోనూ కొవ్వు ఆమ్లాలతోనూ కలిసినప్పుడు పుట్టే పదార్థాలలో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. శరీరానికి కార్బన్ డైఆక్సైడ్తో పనిలేదు. శరీరంలో దాని మోతాదు పెరిగిందంటే శరీరంలో ఆమ్ల శాతం పెరిగి ప్రాణహాని కూడా కలిగే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తు కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో కరుగుతుంది. రక్తం ఊపిరితిత్తుల ద్వారా ప్రవహిస్తున్నప్పుడు ఎర్ర కణాలు ఆక్సిజన్ని లోనికి గ్రహిస్తాయి. అదే సమయంలో ప్లాస్మాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులలోకి పోయి అక్కడ నుంచి ఊపిరి ద్వారా బయటికి నిశ్వసించబడుతుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు లోనికి తీసుకునే గాలిలో 80% నైట్రోజన్, 20% ఆక్సిజన్ ఉంటాయి. బయటికి విడిచే గాలిలో 80% నైట్రోజన్, 4% కార్బన్ డైఆక్సైడ్, 16% ఆక్సిజన్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్ అణువులు ఇక శరీరానికి అక్కర్లేనప్పుడు అవి చిన్న చిన్న యూరియా అణువులుగా బద్దలు కొట్టబడతాయి. ఈ సత్యాన్ని 1842లో ఫ్రీడ్రిక్ హెన్రిక్ బిడ్డర్ అనే రష్యన్ రసాయన శాస్త్రవేత్త నిరూపించాడు. యూరియా అలాగే శరీరంలో ఉండిపోతే చావు తప్పదు. కానీ అది కూడా ప్లాస్మాలో కరిగి ప్లాస్మా ద్వారా మూత్రపిండాలని చేరుతుంది. మూత్రపిండాలలోని వ్యవస్థ ఆ పదార్థానికి జల్లెడ పట్టి వ్యర్థాలను మాత్రం బయటికి వదులుతుంది. ఆ విధంగా యూరియా మూత్ర రూపంలో శరీరం నుంచి బయటికి పోతుంది. అంటే శరీరానికి అవసరమైన పదార్థాలని ప్లాస్మా సరఫరా చేయటమే కాదు, అవసరం లేని పదార్థాలని వ్యర్థాలని బయటికి విసర్జిస్తుంది కూడా. ఇకపోతే దేహంలో కొన్ని అంగాలలో హార్మోన్లు అని కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని మొట్టమొదట 1902లో విలియం మాడాక్ బేరిస్, ఎర్నెస్ట్ హెన్రీ స్టార్లింగ్ అనే ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. చిన్న చిన్న మోతాదుల్లో వెలువడే ఈ హార్మోన్లు శరీరంలో ఎన్నో క్రియలని శాసిస్తాయి. అవి కూడా ప్లాస్మా నదిలో ప్రయాణిస్తూ శరీరంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకుంటాయి.